wanna know. Ikishtam ayye varaku nenu. Oh yeah. Osi osi osi osi malapuva. Tosi tosi nannu pakkane estava. Tamara kumida niti bottu nuva. Pattukunte pattu mantu jari potava. Osi osi osi osi palakova. Chusi chusi face tip kelatava. Fake book laga nannu chustava. Antukunte sarru mantu pari potava. కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్నీ ఈ లోకం నుంచి చోరీ చేసైనా నీ మనసును డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని ఏ భాషలో ఉన్నా దాచేసైనా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకు ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకు ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను వస్తే న్యూస్ పేపర్ లా వస్తా ఓ షాకింగ్ న్యూస్ అవుతా నేను డిస్టర్బ్ చేసేలా నువ్వు ఛానల్స్ పెడితే నే స్క్రోలింగ్ లో వస్తా లవ్ మెసేజ్ అయిపోతా నేను డిస్టర్బ్ చేసేలా నీ కళ్ళకు పెట్టిన గంతలు మొత్తం విప్పేస్తా లవ్ లోన వింతలు నీకే చూపిస్తా నీ పెదవులు కుట్టిన సూదో ఏదో పట్టేస్తా నీ లోపలి మాటల శబ్దం వింటా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నేను ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను ఏ డిస్టర్బ్ చేయకపోతే అరే పది మంది మెచ్చే రామాయణం ఉంటుందా కృష్ణుండే రాధే ఏ డిస్టర్బ్ చేయకపోతే ఈ లవ్ స్టోరీ బాధే మన లైఫ్ ని చుట్టేదా నీ ట్రాక్ ఏదైనా నా రూట్ లోకే వచ్చేలా లవ్ ఫ్లైట్ కి నువ్వు టేక్ ఆఫ్ ఇచ్చేలా నాకన్నా గ్రేట్ లవర్ లీడర్ వినిచేలా నా కోసం నువ్వే పాడి చేర్చేలా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా ఇష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యే వరకు నేను డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నేను ఇష్టం ఇష్టం ఇష్టం